علي ما لا ما لا హైదరియం కలందరం మస్తం హైదరియం కలందరం మస్తం వందే ముర్తజా కలందరం మస్తం హైదరియం కలందరం మస్తం వందే ముర్తజా అలీ హస్తం హైదరియం కలందరం కలందరం మస్తం హైదరియం కలందరం మస్తం వందే ముర్తజా అలీ హస్తం रिंदे पाक है तारी हस्तम रिंदे पाक है तारी हस्तम अजदले पाक है तारी हस्तम हैदरियम कलंदरम मस्तम बंदे मुर्तजा अली हस्तम हैदरियम कलंदरम شاه سرمستم بنده مرتضی هستم از من عشق شاه سرمستم بنده مرتضی هستم من بغیر از علی ندانستم علی الله از ازل گفتم కలందరం మస్తం మస్తం హైదరియం కలందరం హైదరియం కలందరం మస్తం వందే ముర్తజా అలీ హస్తం కలందరం మస్తం మస్తం మస్తం హైదరియం కలందరం మస్తం కలందరం మస్తం హైదరియం కలందరం మస్తం पीरे मनशाह मनस मनस साए लुत्फ अस बना मनस सादकम शाह मंगवाओ मनस हैदरियम कलंदरम मस्तम बंदे मुर्तजा Kalandaram, Kalandaram, Mastam, Haidariyam, Kalandaram, Mastam, Bandai Murtaza. Kalandaram, mastam, haidariyam, kalandaram, mastam.